నేను కలే తప్పురన్నే ఓ పిల్లు ప్రమీల లే తప్పురన్నే ఓ పిల్లు ప్రమీల నేనొక్కలే తప్పురన్నే ఓ పిల్లు ప్రమీల లే తప్పురన్నే ఓ పిల్లు ప్రమీల పూరన్నే ఓ పిల్లు ప్రమీల సిన్న పూరన్నే ఓ పిల్లు ప్రమీల లేత లేత చింతల్ల లైటయ్య వీరానరుడ ఓ నరుసయ్య లైటయ్య వీరానరుడ ఓ నరుసయ్య లైటయ్య నేనొక్క లేత పూరన్నే ఓ పిల్లు ప్రమీల లేత పూరన్నే ఓ పిల్లు ప్రమీల పూరన్నే ఓ పిల్లు ప్రమీల గుడ్డి పూరన్నే ఓ పిల్లు ప్రమీల లేత చింతల్ల లైటయ్య వీరానరుడ ఓ నరుసయ్య లైటయ్య వీరానరుడ ఓ నరుసయ్య లైటయ్య నేనొక్క లేత పూరన్నే ఓ పిల్లు ప్రమీల లేత పూరన్నే ఓ పిల్లు ప్రమీల అరే నేనొక్క మంచి పూరన్నే ఓ పిల్లు ప్రమీల మంచి పూరన్నే ఓ పిల్లు ప్రమీల అంత లేదు లేత లేత చింతల్ల లైటయ్య వీరానరుడ ఓ నరుసయ్య లైటయ్య వీరానరుడ ఓ నరుసయ్య లైటయ్య నేనొక్క లేత పూరన్నే ఓ పిల్లు ప్రమీల లేత పూరన్నే ఓ పిల్లు ప్రమీల ఎడ్డి పూరన్నే ఓ పిల్లు ప్రమీల ఎంబడి వడకే ఓ పిల్లు ప్రమీల నిన్నిడువా లేత లేత చింతల్ల లైటయ్య వీరానరుడ ఓ నరుసయ్య లైటయ్య వీరానరుడ ఓ నరుసయ్య లైటయ్య నేనొక్క లేత పూరన్నే ఓ పిల్లు ప్రమీల లేత పూరన్నే ఓ పిల్లు ప్రమీల కాడ కూసున్న పోకిళ్ళ నర్సా నిన్ను నేనే మన్న మురిసిపోతావురో నిన్ను నేనే నేనొక్క ఎడ్డి పోరన్నే ఓ పిల్లు ప్రమీల ఎంబడి వడకే ఓ పిల్లు ప్రమీల ఇక్కడ కూసున్న పోకిళ్ళ నర్సా నిన్ను నేనే మన్న మురిసిపోతావురో నిన్ను నేనే మన్న ఏం చెప్ప నేనొక్క ఎడ్డి పోరన్నే ఓ పిల్లు ప్రమీల ఎంబడి వడకే ఓ పిల్లు ప్రమీల నిన్నిడువా